అంకెల్లు పుస్తకం 8వ భాగం. 1973 సంవత్సరాన్ని MCMLXXIII అని రాయాలి. MDCCCCLXXXIII అని కాదు. ఇలా రాయటం వల్ల 12 చిహ్నాలకు బదులు 9 చిహ్నాలు సరిపోతాయి. అలాగే 1999 MD 4 సీలు తర్వాత ఒక ఎల్ తర్వాత 4 ఎక్స్లు ఒక వి 4 ఐలకు బదులు MCMXCIXగా రాయడానికి సాధ్యమయ్యింది. అంటే 16 చిహ్నాలకు బదులు కేవలం 7 చిహ్నాలతోనే రాయడానికి వీలయ్యింది. అయితే ఈ తీసివేతను ప్రవేశపెట్టాక చిహ్నాల వరుస క్రమాన్ని మార్చడానికి లేదు. ప్రతి చిహ్నం సరిగ్గా దాని నీత స్థానంలో మాత్రమే ఉండాలి. రోమన్ సామ్రాజ్యంలోని పశ్చిమ భాగం సుమారు 1500 ఏళ్ల క్రితమే విచ్ఛిన్నం అయిపోయింది. కానీ రోమన్ సామ్రాజ్యం అంతరించిపోయిన 700 ఏళ్ల తరువాత కూడా రోమన్ సంఖ్యలని వాడుతూనే ఉన్నారు. తరువాత అంశం అంకెలు, అక్షరాలు. ఈజిప్షియన్, రోమన్ సంఖ్యామానాలు రెండిట్లోనూ చిహ్నాలని పలుమార్లు వాడవలసి ఉంటుంది. 3 ఐలు, 2 ఎక్స్లు, 4 టీలు ఇలాంటి ఆవృత్తి మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది. ఈ చిహ్నాలని లెక్క పెట్టవలసి వస్తుంది. కాబట్టి ఆ లెక్కింపులో తప్పులు దొరలవచ్చు. ఒక చిహ్నాన్ని ఒక సంఖ్యలో ఒకటి కన్నా ఎక్కువసార్లు వాడకుండా సంఖ్యను వ్రాయడానికి వీలవుతుందా? దానిని సాధించాలంటే మరిన్ని చిహ్నాలు వాడాలి. 2ని 2 ఐలులా వ్రాయకూడదు అనుకుంటే దానికి ఒక ప్రత్యేక చిహ్నాన్ని కనిపెట్టాలి. అలాగే 3, 4 ఇలా ప్రతి అంకెకి ప్రత్యేక చిహ్నాలు ఉండాలి. ఇది అంత సమర్థవంతమైన పద్ధతిలాగా కనిపించడం లేదు. ఎందుకంటే ఇందులో ఎన్నో జ్ఞాపకం పెట్టుకోవాలి. పోనీ చిహ్నాలన్నీ ముందే జ్ఞాపకం పెట్టుకున్నారు అనుకుంటే, సుమారు 3400 ఏళ్ల క్రితం ఫోనీషియన్లు అనే ప్రత్యేక జాతి వారు ఉండేవారు. వీళ్ళు ప్రస్తుతం మనం లెబనాన్ అని పిలిచే ప్రాంతంలో మధ్యధరా సముద్రానికి తూర్పు తీరాన ఉండేవాళ్ళు. వీళ్ళు మొట్టమొదటి అక్షరాలని కనిపెట్టారు అంటారు. ప్రతి అక్షరానికి ఒక శబ్దం ఉండేది. ఆ అక్షరాలతో ఏ పదాన్నైనా కూర్చవచ్చు. ఫోనీషియన్ అక్షరాలు లోకంలో దిశ దిశలా వ్యాపించాయి. హీబ్రూలు, గ్రీకులు ఆ అక్షరాలని స్వీకరించారు. రాత నేర్చిన వాళ్ళంతా ఈ అక్షరాలని జ్ఞాపకం పెట్టుకునేవారు. అయితే ఈ అక్షరాల పేర్లు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉండేవి. కానీ ప్రతి ఒక్కరూ ఆ అక్షరాల పేర్లని తమ సొంత భాషలోనే నేర్చుకుని గుర్తుపెట్టుకునేవారు. ఉదాహరణకి హీబ్రూ పిల్లలు ఈ అక్షరాలను నేర్చుకునేటప్పుడు అలెఫ్, బెత్, గిమెల్, డాలెట్, హే, ఉన్ మొదలైన పేర్లతో పిలుచుకునేవారు. గ్రీకు పిల్లలు అవే అక్షరాలని ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఎప్పిలాన్, జీటా, ఈటా ఇలా పిలుచుకునేవారు. ఇవే అక్షరాలని ఇంగ్లీషులో నేర్చుకునే పిల్లలు ABCDEF అని వెళ్ళివేసేవారు. ఈ అక్షరాలు అందరికీ ఎంత అలవాటైపోయాయి అంటే వీటితో సునాయాసంగా రాయగలిగేవారు. అక్షర క్రమంలో ప్రతి అక్షరానికి ఒక నీత స్థానం ఉండేది, ఒక నిర్దిష్ట చిహ్నం ఉండేది. మరి అక్షరాల చిహ్నాలనే అంకెలకి కూడా చిహ్నాలుగా వాడితే ఎలా ఉంటుందో. మొదటి అక్షరాన్ని ఒకటికి చిహ్నంగా, రెండవ అక్షరాన్ని 2కు చిహ్నంగా, ఇలా వరుసగా అక్షరాలని అంకెలకు చిహ్నాలుగా తీసుకుంటే ఎలా ఉంటుంది? అప్పటిక కొత్త చిహ్నాలని కనిపెట్టనక్కర్లేదు. ఉన్న చిహ్నాలను వాడుకుంటే చాలు.